विष्णु चित्तात्मजा गोदा श्रीधन्वी पुरवासिनी प्रिया श्रीरंगनाथस्य सानो रक्षतु सर्वदा। वो श्रीमत्यै गोदादेव्यै नमः। ఈ రోజు పాసురం ఆడి మాడి కణ యొక్క తాత్పర్యం. గంభీరమైన స్వభావం కలవాడవై వర్షము కురియినట్టి ఓ మేఘదైవమా, నీవు వర్షజలమును అనుగ్రహించు దాతృత్వములో ఏమాత్రము సంకోచము చూపవద్దు. గంభీరమైన సముద్రము మధ్యలో ఉన్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాశమునంతను వ్యాపించుము. సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణ్ణి శరీరము వలె దివ్యమైన నల్లని స్వరూపము ధరించి ఆ భగవంతుని సుందర విశాల దీర్ఘబాహువుల జంటలో కుడిచేతియందలి చక్రాయుధం వలె మెరయుచు, ఎడమచేతియందలి శంఖము వలె మధుర గంభీరముగా ఊరిమి ఆ భగవంతుని సార్గమను ధనస్సు నుండి వెడలివచ్చు బాణముల వలె వర్షధారలు లోకమంతను సుఖింపచేయునట్లును, మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లును వర్షించుము అని ఆండాళ్ ఈ పాశురములో ప్రార్థించుచున్నది. వర్షము లేక పాడి పంటలు శూన్యమైన సమయములో సస్య సమృద్ధికి పుష్కలముగా పైరులు పండుటకు, వర్షపాతము సమృద్ధిగా ఉండుటకు పెద్దల అనుమతితో ఈ వ్రతము ఆరంభించిరి కావున ఇట్లు ప్రార్థించెను. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.